గాజులు ఘల్లు మన్నవే పిల్ల గుండెలు జల్లు మన్నవే చేతి గాజులు ఘల్లు మన్నవే పిల్లా ఘల్లు మన్నవే బిట్ట నడుము సత్యమ్మా నీ చేతి గాజులు ఘల్లు మన్నవే పిల్లా ఘల్లు మన్నవే బిట్ట నడుము సత్యమ్మా నీ కాలి మువ్వల్లో సైగలున్నవే నీ కాలి మువ్వల్లో సైగలున్నవే సాటుగా వచ్చి సరసం వాడమన్నవే చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ తిరిమల్లె మొగ్గ నా చేత గిల్లాలని ఉబలాటమే నీలేత నడుము సంపంగి వనము ఓ సారి తాకాలని ఆరాటమే చేతి గాజులు ఘల్లు మన్నవే పిల్ల ఘల్లు మన్నవే పిట్ట నడుము సరిహద్దులొద్దు పోతుందే పొద్దు ఊరించొద్దే నీ కౌగిలింత ఓ పాల పుంత కసరొద్దే కాంత చేరే చెంత ఘల్లు మన్నవే పిల్ల ఘల్లు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ నీ కాలి మువ్వల్లో సైగలున్నవే నీ కాలి మువ్వల్లో సైగలున్నవే సాడుగా వచ్చి సరసం ఆడమన్నవే ఘల్లు మన్నవే పిల్ల ఘల్లు మన్నవే పిట్ట నడుము సత్యమ్మా.